44 శరీరమే కాదు ప్రపంచమంతా మనోజన్యమే. ఇక్కడ రాముడు ఒక ప్రశ్న వేశాడు. రాముడు, మునీంద్ర, వీళ్ళిద్దరూ ఇప్పుడు స్థూల శరీరాన్ని ధరించి విమానంపై తిరుగుతూ ఉన్నారు గదా, వాళ్ల స్థూల శరీరం రంధ్రంలోంచి ఎట్లా పోగలిగింది? వశిష్ఠుడు, రామ, ఎవరికైతే నాకు భౌతిక శరీరం ఉంది అనే భ్రమ ఉంటుందో వారు రంధ్రాల గుండా దూరుపోలేరు. కాని ఎవరికైతే తమ స్థూలదేహం మీద ఇది నేను అనే అభిమానం ఉండదో వారికి తమ యొక్క ఆతివాహిక దేహం మీద నేను అనే అభిమానం ఉంటుంది. అలా సూక్ష్మమైన ఆతివాహిక దేహం మీద నేననే అభిమానం కలవారు తమ వాసన బలంచేత సూక్ష్మ ప్రదేశాలకు వెళ్లగలరు, రాగలరు. రామ, అన్ని శరీరాలకు అధిష్టానం చైతన్యమే. అది స్థూలము కాగలదు, సూక్ష్మము కాగలదు. వాసనబలాన్ని బట్టి అది రెండు రకాలుగాను అవుతూ ఉంటుంది. దేహం స్థూలంగా ఉంటే దానిలో ఉండే మనస్సు కూడా స్థూలంగానే ఉంటుంది. దేహం సూక్ష్మంగా ఉంటే దానిలో ఉండే మనస్సు కూడా సూక్ష్మంగానే ఉంటుంది. వీటిల్లో చిత్తమేమో చైతన్యానికి అధీనమై ఉంటుంది. జీవి చేసే చేష్టలేమో చిత్తానికి అధీనమై ఉంటాయి. చిత్తం సూక్ష్మంగా ఉంటే వాటి చేష్టలు కూడా సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మ శరీరధారులైన యోగులంతా సూక్ష్మంగానే వ్యవహరిస్తూ ఉంటారు. యోగుల సంగతి మనకేమి తెలుస్తుందంటావా? అక్కడిదాకా ఎందుకు? నీ స్వప్నంలో కనిపించే మనిషి, నీ ఊహల్లో కదలాడే మనిషి ఎక్కడికైనా పోగలడు, దేనిలోనైనా దూరగలడు. వీళ్లని ఎవరు అడ్డుపెట్టగలరు? ఎందుకంటే వీళ్లు సూక్ష్మస్వరూపులు. అలాగే మనోమాత్ర స్వరూపులైన ఆతివాహిక శరీరధారులను ఎవరూ ఆపలేరు. అందువల్ల లీలా సరస్వతులు ఆ చిల్లిలోంచి సులభంగా దూరగలిగారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. రామ, ఇక్కడ నీకు మరో ముఖ్య విషయం గుర్తు చేయాలి. జ్ఞానబలం బాగా పెరిగితే ఈ భౌతిక శరీరం కూడా మనోరూపాన్ని పొందుతుంది. జ్ఞానబలం ఇంకా పెరిగితే చిత్తం పంచభూత రూపాన్ని పొందుతుంది. ఎందుకంటే పరమాత్మ మొదట్లో సృష్టి చేసేటప్పుడు తన చిత్తవృత్తులననుసరించే ఈ పంచభూతాలను సృష్టి చేశాడు. అజ్ఞానం కలిస్తేనే చిత్తవృత్తి ఏర్పడుతుంది. అంటే అజ్ఞానంలోంచి చిత్తవృత్తి, దానిలోంచి పంచభూతాలు, వాటిలోంచి సూక్ష్మదేహాలు, వాటిలోంచి స్థూలదేహాలు ఉద్భవిస్తున్నాయి. అంటే మట్టి పొడిలోంచి మట్టి ముద్ద, దానిలోంచి మట్టి పెంకులు, వాటిలోంచి కుండ ఏర్పడినట్టుగా చిత్తము, దేహాలు అజ్ఞానంలోంచి ఏర్పడుతున్నాయి. ఈ అజ్ఞానానికి అధిష్టానం, ఆధారం చైతన్యం. కనుక చైతన్యమే అజ్ఞానంతో కలిస్తే చిత్తం, అదే సూక్ష్మదేహం, అదే స్థూలదేహం. ఆసర్ 55. చైతన్యమే చిదాకాశం, చిత్తమే చిత్తాకాశం. భూతాలు, భౌతికాలు అన్నీ కలిపితే భూతాకాశం. ఈ మూడు ఆకాశాలు ఒకటే. దీన్ని బట్టి మనస్సే సమస్త ప్రపంచము అని అర్థమవుతోంది గదా. దీన్ని బట్టి చూసినా లీలా సరస్వతులు చిన్న చిల్లిలోంచి దూరటంలో ఆశ్చర్యమేమీ లేదు. రాముడు, గురుదేవ, అందరి చిత్రాలకు ఇలాంటి శక్తి ఉంటుందా? కొందరి చిత్తాలకే ఉంటుందా? అందరి చిత్తాలకు ఒకే రకమైన శక్తి ఉంది అంటే ఎవరికి వారికి వేరే వేరే ప్రపంచం కనిపించాలి. కొందరి చిత్తాలకు ఇలాంటి శక్తి లేదంటే వాళ్లకు కనిపించే ప్రపంచం మనస్సు వల్ల జన్మించింది కాదు అని చెప్పవలసి వస్తుంది. ఆలోచించి చూడగా ఈ పక్షమే బావుందనిపిస్తోంది. ఎందుకంటే లోకానుభవంలో మనస్సు, ప్రపంచము వేరు వేరుగానే కనిపిస్తున్నాయి. మనస్సులోంచి ప్రపంచం పుట్టినట్లుగా ఎవ్వరికీ అనుభవం కలగటం లేదు. కనుక బహుశా ఎవరో కొందరు అదృష్టవంతులకు మాత్రమే మీరు చెప్పిన మనశ్శక్తి ఉంటుందని నేననుకుంటాను. వశిష్ఠుడు, రామ, తొందరపడకు. నువ్వన్నట్లు ప్రపంచం మనోజన్యం కాకపోయినట్లయితే బ్రహ్మజ్ఞానం కలిగి మనస్సు లయించిపోయినా ప్రపంచభ్రాంతి అలాగే ఉంటుంది. అంటే మోక్షమనే మాటే ఉండదు. అప్పుడు వేదశాస్త్రవాక్యాలన్నీ గాలిలో కొట్టుకుపోతాయి. కనుక నీ ఊహ తప్పు. అందరి మనస్సుకు ఆ శక్తి ఉండేటట్లయితే ఎవరి ప్రపంచం వారికి వేరు వేరుగా కనిపించాలి కదా అని నువ్వు ప్రశ్నిస్తున్నావు. సరిగా గమనించు. ఈ ప్రపంచంలో ఎవరి ప్రపంచం వారిదే. ఏ ఒక్కడూ ప్రపంచాన్ని రెండవవాడి ప్రపంచం మాదిరిగా చూడటం లేదు. కొంతమందికి కొన్ని ప్రపంచాలు క్షణంలో పుట్టి క్షణంలో పోతున్నాయి, కొంతమందికి కల్పాంతరం వరకు ఉంటున్నాయి. సృష్టిలో ఎవడి జన్మ వాడికి సృష్టి, ఎవడి మరణం వాడికి ప్రళయం. సమష్టి మనోరూపుడైన హిరణ్యగర్భుడు ప్రపంచాన్ని ఎలా సృష్టి చేస్తున్నాడో, అలాగే వ్యష్టిలో వ్యష్టి మనోరూపుడైన జీవుడు స్వప్న ప్రపంచాలను సృష్టి చేస్తున్నాడు. కనుక రామ, ఎన్ని రకాల ప్రపంచాలు ఉన్నాయో అన్నీ మనోజన్యాలే, మనోరూపాలే, సందేహించాల్సిన పనిలేదు. కనుక మనస్సు లయించిపోతే ప్రపంచ భ్రాంతి పోతుంది, అదే మోక్షం